வை, ஆ சிண்டு வாட்டர் வந்துக்கும். ரங்கபூமிக்கு அபிவந்தனம், ரசிக மகாஜன வந்தரிக்கு சுஸ்வாகத்தம். சமயம் ஏடைந்து சாயந்திரம் வேடையிந்து, சல்லகாலி செக்கிலிகி தலு பெடுத்தாந்தி. ஆ பக்க மஞ்சம் மீத மா தாசு பாவா, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన మారమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా, మోరమోల ఈ పిల్లకు కూడా చేరగడితే పోలా. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే. ఆడపచ్చరాళ్ళ చూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో చూకాలేమో దగా దగా మెరిసిపాయే, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే. ఏ రసిక రాజువో మరి నా దాసు బాబా, నీతో ఎప్పుడింత కిరికిరి. ఏ రసిక రాజువో మరి నా దాసు బాబా, నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మాట్లాడండి. చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు కాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి.